దెబ్బ అమ్మాయి చేతి దెబ్బ. ఎంత దెబ్బ అబ్బాయి చూపు దెబ్బ. కన్యాకుమారి దెబ్బ కాశ్మీర కందిపోయే. కన్యాకుమారి దెబ్బ కాశ్మీర కందిపోయే. చంప దెబ్బ అమ్మాయి చేతి దెబ్బ. ఎంత దెబ్బ అబ్బాయి చూపు దెబ్బ. కన్నె దెబ్బ జయాలు పాడేటి గాయాలతో పంట దెబ్బలు పిట్టంత ప్రేమే పిడుగంత దెబ్బ చెట్టంత వాణ్ణి ముంచెనే చినకంత ప్రేమే పంట దెబ్బ సరికొత్త ప్రేమన్న జోడక్షరాలే చంప దెబ్బ అమ్మాయి చేతి దెబ్బ. ఎంత దెబ్బ అబ్బాయి చూపు దెబ్బ. కన్యాకుమారి దెబ్బ కాశ్మీరం కందిపోయే. కన్యాకుమారి దెబ్బ కాశ్మీరం కందిపోయే. చంప దెబ్బ అమ్మాయి చేతి దెబ్బ. ఎంత దెబ్బ అబ్బాయి చూపు దెబ్బ. జగడాల మబ్బు జడివాన దెబ్బ జత కట్టుకున్న వేళలో ఈ ఘాట ప్రేమోదయంలో ఇది చాటు లీల వినోదాలలో గోల. చంప దెబ్బ అమ్మాయి చేతి దెబ్బ. ఎంత దెబ్బ అబ్బాయి చూపు దెబ్బ. కన్యాకుమారి దెబ్బ కాశ్మీరం కందిపోయే. కన్యాకుమారి దెబ్బ కాశ్మీరం కందిపోయే. చంప దెబ్బ అమ్మాయి చేతి దెబ్బ. ఎంత దెబ్బ అబ్బాయి చూపు దెబ్బ.